29 అంతఃసంగము 68వ సర్గం మొదట్లో రాముడు ఒక చిన్న ప్రశ్న వేశాడు. గురుదేవా, అంతఃసంగాన్ని తొలగించుకోవాలంటున్నారు కదా, అంతఃసంగం అంటే ఏమిటి? అది జీవుల్ని ఎలా బంధిస్తుంది? దాన్ని తొలగించుకునే ఉపాయం ఏమిటి అని. ఇక వశిష్ఠుడు సమాధానం మొదలుపెట్టాడు. 82వ సర్గదాకా ఈ సమాధాన చర్చ కొనసాగింది. ఇంత చర్చ చేసి బృహస్పతి అన్నగారైన సంవర్తుడు ఆత్మ విచారణ చేసుకున్న విధానం ఇదయ్యా. ఆయనే ఒకసారి నాకు ఈ సంగతంతా చెప్పాడు. ఆయన అనుసరించిన విచారణ ప్రక్రియనే నేను నీకు ఇప్పుడు చెప్పాను అని 82వ సర్గ మొదట్లో వశిష్ఠ మహర్షి చెప్పబోతున్నాడు. ఈ చర్చ మొత్తాన్ని ఆయన వితహవ్య మహర్షి చేసిన ఆత్మతత్వ చింతనలోకి అనుసంధానం చేయబోతున్నాడు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ 14 సర్గల సారాంశాన్ని సంగ్రహంగా గ్రహిద్దాం. సంగం అంటే ఏమిటి అనేది రాముడి ప్రశ్న. దానికి వశిష్ఠ సమాధానం ఇలా సాగింది. వశిష్ఠుడు, రామ, అనంతస్యాత్మతత్వస్య సపర్యస్తత్వ నిశ్చయే యత్సుఖార్థిత్వమంతస్స సంగో బంధార్హ ఉచ్యతే. సర్గ 68 శ్లోకం 3. ఆత్మ అనంతమని మరిచిపోయి దానికి దేశకాల వస్తు పరిచ్ఛేదాలున్నాయనే నిశ్చయానికి వచ్చేయటం, అలాగే తను అఖండానంద స్వరూపుణ్ణి అనే మాట మరిచిపోయి ప్రాపంచిక విషయాల ద్వారా సుఖాన్ని అందుకోవాలని ఆరాటపడటం అనేది ఏదైతే ఉందో అదే సంగం. ఈ బంధాలను కలిగించేది అదే. అంతేకాదు, రామ, తాను జీవుడు, తను చేతన స్వరూపుడు, ఈ దేహం జడం, ఈ రెంటికీ పోలికే లేదు. అయినా ఆ మాట మరిచిపోయి తన దేహమే తను అని, తనే దేహమని నమ్మేటమే సంగం. రామ, ఈ నిర్వచనాలను బట్టి అసంగమంటే ఏమిటో అర్థం చేసుకో. ఆయసర్ 84. దేహాదులు నేను కాదని తెలుసుకోవటమే అసంగం. నాకు పరిచ్ఛేదం లేదని గుర్తించటమే అసంగం. నా స్వస్వరూపం ఆనందమే అనే విషయం తెలియటమే అసంగం. మానవులకే కాదు, పశుపక్ష్యాదులకు కూడా ఉంటుంది సంగం. గొడ్లకు ముక్కు తాడు వేసి వీధిలో లాక్కుపోతూ ఉంటే మధ్యలో భయం వేసి ముక్కు తెగిపోతున్నా లెక్క చేయకుండా గంతులేస్తాయవి. దేనివల్ల అవి ఇలా చేస్తాయంటావు? అంతఃసంగం వల్లే సుమా. చెట్లు ఎండకు ఎండి వానకు తడిసి కూడా బతకాలని ఎందుకు ఆరాటపడుతున్నాయో తెలుసా? అంతఃసంగం వల్లే. ఈ సంగం ఎక్కడ ఉంటే అక్కడ సంసారం పెరిగి పోతూ ఉంటుంది. రామ, ఈ సంగం రెండు రకాలు. సంసక్తిర్ద్విధ ప్రోక్త వంద్యా వంద్యా చరాఘవ వంద్యా సర్వత్ర మూఢానాం వంద్యా తత్వవిదాం నిజ. సర్గ 68 శ్లో 21. రామ, అంతఃసక్తి రెండు రకాలు. ఒకటి వంద్య సంసక్తి, ఇది ఆత్మవేత్తలకు ఉంటుంది. రెండవది వంద్య సంసక్తి, ఇది అజ్ఞులకు ఉంటుంది. వంద్యము అంటే పూజనీయము, వంద్యము అంటే వ్యర్థము. త్రిమూర్తులు సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వహించటం, లోకపాలకులు, ఇతర ఋషి పుంగవులు ప్రజలకు సదుపదేశాలందిస్తూ ఉండటం మొదలైనవన్నీ వంద్య సంసక్తి వల్లనే జరుగుతాయి. ఇక వంద్య సంసక్తికి ఉదాహరణ కోసం వెతుక్కోవలసిన పనిలేదు. ఇంద్రాది దేవతాబృందాలు కూడా దీనికి లోబడినవారే. రామ, నిజానికి చిదాకాశంలో ఈ ప్రపంచమనే బొమ్మ తయారైంది ఈ సంగం వల్లనే. దీనివల్లనే భోగ విభూతులు శాఖోపశాఖలుగా విస్తరిల్లుతున్నాయి. ఇక ఇది పోయేందుకు ఏం చెయ్యాలని అడిగావు. వివేకి అయినవాడు ఎన్ని రకాల వ్యవహారాల్లో ఉన్నా మనస్సును దేనిమీదా అంటుకోనిరాదు. ఏ వస్తువులమీద, ఏ సంఘటనలమీద, ఏ దిక్కులమీద, ఏ బంధువులమీద, ఏ ఇంద్రియాలమీద, ఏ గుణాలమీద, ఏ తర్కాలమీద, ఏ భోగాలమీద, ఏ సిద్ధులమీద, ఇలాంటి వాటిల్లో వేటిమీద మనస్సు అంటుకోకుండా జాగ్రత్త పడాలి. మనస్సు అంటుకోకుండా ఉండాలంటే ఫలేచ్ఛ లేకుండా పని చెయ్యటం నేర్చుకోవాలి. ఇలా ప్రయత్నించడాన్ని అసంగాభ్యాసము అంటారు. ఈ అభ్యాసంలో ఉన్నవాడు అన్ని వ్యవహారాలను చేస్తూనే ఉంటాడు. అయినా సరే వాడికి దుహఖాలుగాని భయాలుగాని ఉండవు. ఈ సాధనలో పట్టు సాధించినవాడి ముఖంలో ఒక విధమైన కాంతి కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా సంగరహితంగా వ్యవహారాలు జరుగుతుంటే ఆ అవస్థను జాగ్రత్తావస్థలోని సుషుప్త్యవస్థ అని పిలవవచ్చు. అలాంటి స్థితిలో ఆ శరీరం ఒక యంత్రపు బొమ్మలాగా పనిచేస్తూ ఉంటుంది. ఇలాంటి సుషుప్తి అస్థితి ఇంకా పరిపక్వదశను పొందితే దాన్ని పెద్దలు తురియావస్థ అంటారు. ఈ అవస్థను అందుకున్నవాణ్ణి జీవన్ముక్తుడంటారు. దీనిని కూడా దాటి ఆ శరీరం రాలిపోతే అప్పుడు వాణ్ణి తురియాతీతుడని విదేహముక్తుడని అంటారు. ఆయసర్వ్ 85 రామ, తురియాతీతావస్థను గురించిన చర్చ మనకు అక్కర్లేదు. అది వేద వాక్కులకు కూడా అందదు. నువ్వు అసంసక్తి యోగంతో తురియస్థితి కోసం గట్టి ప్రయత్నం చెయ్యాలి. ఈ ప్రయత్నంలో నీకు అడ్డం పడేది నీ మనస్సే. నిజానికి జీవుల యొక్క అజ్ఞానమే జీవుడి యొక్క అంతఃకరణము, చిత్తము, మనస్సు అనే పేర్లతో ఈ విస్తారమైన సంసారాన్ని సృష్టిచేస్తోంది.